కన్నెతిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని పగలు పోతున్నావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెల నిరువి ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి. కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని పగలు పోతున్నావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెల నిరువి ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి. ఏమంటా సంగీతం నన్న నువ్వైతే సాహిత్యం నేనవుతా సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా. కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని పగలు పోతుందావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రుబి ఎన్నెన్ని కళ్ళను రప్పించావే పొన్నారి. స్వరము నీవై స్వరము న పదము నేనై. ఓకే అలాగా గానం గీతం కాగా పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెల నిరువి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి. సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా. ఇప్పుడు చూద్దాం తననన తననన తన్న తననన తననన అన్న తన తన్న తానం కరుణాసన తన అన్న తాళం ఒకటే కదా తననన తన తననన తన. అయ్య బాబోయ్ తననన తననన తన పదము చేర్చి పాట కూర్చలేదా. శభాష్. దనిని దశస అన్న నీద అన్న స్వరమే రాగం కదా. నీవు నేనని అన్న మనమే కాదా. నీవు నేనని అన్న కన్ను పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావే గడసరి. చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి కలిసి నేను మెప్పించేది ఎప్పుడనీ. కన్ను పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావే గడసరి. చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి కలిసి నేను మెప్పించేది ఎప్పుడనీ.